కృష్ణం వందే జగద్గురుం. పరమ భాగవతులరా, అధిక ఆశ్వయుజ మాసము పురుషోత్తమ మాసంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ప్రతి అధిక మాసము ఏదైనా, ఇప్పుడు అధిక ఆశ్వయుజమైంది, ఏదైనా సరే పురుషోత్తమ మాసము అంటారు. స్వామి ఎలా దయచేశాడు దానికి, ఆ పురుషోత్తముడైన శ్రీకృష్ణ స్వామి. అందుకని ఆయన చెప్పినటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణ చేస్తూ ఉంటారు కృష్ణ భక్తులు అందరూ కూడా. అలాగే భాగవతాన్ని వింటూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా భగవంతుని కథలు చెప్పేటటువంటి భాగవతం. మనం ఎలాగూ భాగవతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇవి కాక ఇంకా కృష్ణ గాథలు కూడా ప్రత్యేకంగా మరొక పావు గంట 20 నిమిషాలు ఇంకొకటి రేపు నుంచి కానీ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ 4 రోజులు అవి ఇది కూడా రెగ్యులర్గా ఇది అది కూడా చెప్పుకుంటూ నడుస్తాం. ముందుకి మనకు చెప్పుకునేటటువంటి భాగవతంలో ప్రహ్లాదుడిని రక్షించాడు, హిరణ్యకశిపుని సంహరించాడు. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం. దాంట్లో బ్రహ్మదేవుడు ముందుగా ఘనలీలాగుణచాతుడిని భువనములు కల్పించి రక్షించి భేదమునంజేయు దురంత శక్తికి అనంత జ్యోతికిన్ చిత్ర వీర్యునికి నిత్య పవిత్ర కర్మునికి నేను ఉత్కంఠతో నవ్యయాత్మునికిన్ వందనమాచరించద కృపాముఖ్య ప్రసాదార్థినే. ఏ నారసింహ, సృష్టి స్థితి లయములు చేసేటటువంటి మహాపురుషుడు అయ్యా, నీకు నమస్కారము. ప్రసన్నుడు కా స్వామి, రుద్రుండిట్లని అమరవరణ్య మీదట సహస్రయుగాంతమునాడుగాని కోపమునకు వేళ కాదు. స్వరబాధకుడైన తమస్వినీచరున్ సమరమునన్ వధించితివి చాలు. తదాత్మజుడైన వీడు సద్విమలుడు, నీకు భక్తుడు పవిత్రుడు కావుము భక్తవత్సలా. ఓ భక్తవత్సలా నారసింహ, దుర్మార్గుడైన రాక్షసుడిని సంహరించావు. నీ భక్తుడు ప్రహ్లాదుడు ప్రసన్నుడు కావయ్యా. ఇంద్రుండిట్లనియే ప్రాణి సంఘముల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ ఎరుగుదు. ఇంతకాలము దానవేశ్వరు చే బాధపడి చిక్కియున్న ఆపన్న జనుల రక్షించితివి మమ్ము. రాక్షసేశ్వరు దంపి క్రతుహవ్యములు మాకు కలిగి మరలు మంటిమి నీ సేవ మరిగిన వారలు. కైవల్య విభవంబు కాంక్షసేయరు ఇతర సుఖములెల్ల నిశ్చయింపగనేల అస్థిరంబులివి అనంత భక్తి కొలువ నిమ్ము నిన్ను ఘోర దైత్యానీక చిత్త భయదరంహ శ్రీ నృసింహ. అందరి హృదయముల ఎందు ఉండి రక్షించే స్వామివి నీవు. పడ్డాం కొన్ని బాధల రాక్షసుని చేత, అవన్నీ తీరిపోయినాయి కనుక నిన్ను సేవించేవారు మోక్షాన్ని కోరరు కదా స్వామి, దయచేసి అనుగ్రహించు స్వామి. ఋషులిట్లనిరి భవదీయోదరలీన లోకములను ఉత్పాదించి రక్షించనీయుడవి దయచేసును చేత భేదితములై హ్రస్వంబులయ్యుండని అవినీతు నరసింహరూపమున సంహారంబునొందించి వేద విధిన్ బ్రహ్మరనుద్ధరించిది కదా ధర్మానుసంధాయువై. స్వామి, నీ గర్భకోశమునందున్నటువంటి లోకములను పుట్టించి రక్షించి చేస్తూ ఉంటావు నీవు. వాటిని ఏదో తారుమారు చేయాలని చూస్తే అతడిని సంహరించావు సుమా వేద మార్గంలో, కనుక ప్రసన్నుడు కవయ్యా. పితృదేవతలిట్లనిరి చండక్రోధముతోడ దైత్యుడు వడిన్ శ్రాద్ధంబులన్ మత్సుతుల్ పిండంబుల్ సతిలోదకంబులుగ నర్పింగ్ పొంగమాపీక యుద్ధండత్వంబున తాని గైకొను మహోదగ్రుండు వీడిక్కడన్ ఖండింపంబడని నఖంబులను తుల్కావింతుము ఆత్మేశ్వరా. వీడు మాకు శ్రాద్ధాలు పిండములు కూడా అందనీయకుండా చేస్తూ ఉన్నాడు. అతడిని నీ గోరుల చేత నాశనం చేశావు, చీల్చేశావు. వాటిని స్తోత్రం చేస్తూ ఉన్నాము స్వామి ప్రసన్నుడు. ఒక సిద్ధులిట్లనిరి క్రుద్ధుండై అని మాదిక సిద్ధులుగై కొని దైత్యు జీరితివి మహాయోద్ధవు నీ కృపమాకును సిద్ధులు మరలంగగలిగే శ్రీ నరసింహ. ఏ సిద్ధులు అంటూ ఉన్నారట, అణిమాదిక సిద్ధులన్నీ కూడా పోయిని కనుక మాకు సిద్ధులు మళ్ళీ వచ్చినాయి స్వామి, దయచేయి స్వామి, కృపచేయువయ్యా. విద్యాధరులిట్లనిరి దానవును జంపి అంతర్ధానాధిక విద్యలల్ల దయతో మరలంగా నిచ్చితివి విచిత్రము నీ నిరుమ వైభవం నిజము నృసింహ. అంతర్ధానాది విద్యలు మావి, అవి భయంతో పోయినాయి, మరలా ఇప్పించావు. ప్రసన్నుడుగా స్వామి, భుజంగులిట్లనిరి, రత్నములను మత్కాంత రత్నములను పుచ్చుకున్న రక్కసు నురమున్ యత్నమున వచ్చి వేసిటి పత్నులు రత్నములు కలిగి బ్రతికిది మీషా. మా శిరస్సుల మీద వెలిగే రత్నాలు, అలాగే మా ఇళ్లలో ఉన్నటువంటి కాంతారత్నములు, ఇవన్నీ కూడా అపహరించినటువంటి వాడు. అట్లాంటి వాడిని చంపేశావు, మళ్ళీ మాకు పత్నులు వచ్చారు, రత్నాలు వచ్చినాయి, అనుగ్రహించు స్వామి. మనువులిట్లనిరి, దుర్నయుని దైత్యు బొరిగొని వర్ణాశ్రమ ధర్మసేతు వర్గము మరలం వర్ణము చేసి వేమని వర్ణింతుము కోలిచి బ్రతుకు వారము దేవా. మేమంతా వర్ణాశ్రమ ధర్మాలని రక్షించడానికై పుట్టినటువంటి వారమయ్యా, మమ్మల్ని అలా నీవే పుట్టించావు కనుక వాటిని ఎగుడు దిగుడు చేస్తే అతడిని సంహరించావు స్వామి అని మనువులందరూ కూడా స్తోత్రం చేశారు. చూడండి, మనువులంతా ఒకచోటే ఉన్నారు. ప్రజాపతులిట్లనిరి, ప్రజలంజేయుటకై సృజించితి మమ్ంబాటించి దైత్యాజ్ఞచే ప్రజలంజే ఇక ఇంతకాలం మహాభారంభుతో నుంటివి. ఈ కుజను వక్షము చీరి చంపితివి సంకోచంబులేక ఎల్లచో ప్రజలంజేయుచు నుండు వారం జగద్భద్రాయ మనోదయా. ప్రజాపతులు దేవతలు వీరంతా వారు కూడా ప్రజాసృష్టికి సహాయపడుతూ ఉంటారు. అదిగో మమ్మల్ని మా పనులు చేయనీయకుండా చేసినటువంటి దుష్ట రాక్షసుని సంహరించావు ప్రసన్నుడుగా స్వామి. గంధర్వులిట్లనిరి, ఆడుదుము రేయి పగలుం వాడుదుము నిషాటునుద్ద బాధించు దగంజూడడు నీ చేజము నింగూడే మహాపాతకునికి కుశలము గలదే. మా ఎల్ల ఆటపాటలు స్వామి, ఎక్కడికి పానీయకుండా కట్టి పడేశాడు ఇక్కడ తన పాదముల దగ్గర, ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చిందయ్యా. చారణులిట్లనిరి, భువన జనహృదయ భల్లుడు దివిజేంద్ర విరోధి నేడు తెగె నీచేతన్ భవరోగ నివర్తకమగు భవదంగ్రి యుగంబు చేరి బ్రతికి దమీషా. మేమంతా స్తోత్రాలు చేస్తూ ఉంటాం, అలాంటిది మా నోళ్ళు కట్టేశాడు అటువంటి వాడు వెళ్ళిపోయాడు కనుక చంపేశావు వాడిని, నీ గోర్లను స్తోత్రాలు చేస్తూ బ్రతుకుతాం స్వామి. యక్షులిట్లనిరి, భ్రంశములేని నీ భటుల భంగ విముక్తుల మమ్ము నెక్కి నిస్సంశయ వృత్తి దిక్కుల ప్రచారము చేయుచునుండు వీడు నిస్త్రింశముతోడవి నిగడదేర్చితివి ఆపదమానెనో చతుర్వింశతి తత్వ శాసక త్రివిష్టప ముఖ్య జగన్ నివాసక. మేమంతా కూడా తిరుగుతూ ఉంటాం లోకాలన్నీ, మా పనులు మమ్మల్ని చేయనీయకుండా చేశాడు, అటువంటి వాడిని కడతెచ్చావు. చతుర్వింశతి తత్వములకు అధిపతివి నీవే కదా స్వామి, కనుక ఇక మేమంతా హాయిగా తిరుగుతూ ఉంటాం ప్రసన్నుడు కా స్వామి. కిం పురుషులిట్లనిరి, పురుషోత్తమ నేరము కిం పురుషులము అల్పులము నిన్ను భూషింపగ దుష్పురుషున్ సకల సుజన హృత్పురుషున్ చంపితివి హృత్పరుషుం చంపితివి జగము బ్రతికి నధీషా. పురుషోత్తమ, నీవే పురుషోత్తముడు స్వామి, మేము చాలా అల్పులము, కానీ ఇతడు సకల జన సుజన హృత్పరుషుడు, మంచివారి ఎడల పరుషముగా ప్రవర్తించిన వాడు నాశనం చేశావు ప్రసన్నుడుక. వైతాళికులిట్లనిరి, త్రిభువన శత్రుడు వడియన సభలందును మఖములందు జగదీశ్వరని శుభగీతములు పఠింపుచు నభయులమై సంచరింతు ఆర్తశరణ్య. వారు కూడా స్తోత్రాలు చేసేవారే, మేము ఇక స్తోత్ర పాఠములు పఠించుకుంటూ హాయిగా బ్రతుకుతామయ్యా. కిన్నరులిట్లనిరి, ధర్మము దలపడు లఘుతర కర్మము సేయించు మమ్ము కలుషాత్మకు దుష్కర్ముని జంపితి ఉన్నత శర్ములమై నీదు భక్తి సలిపెదము హరి. ధర్మాన్ని చూడలేదు అధర్మ ప్రవర్తకుడు ఇతడు, నాశనమైపోయాడు గనక ఇక సుఖంగా నీ భక్తి చేసుకుంటూ బ్రతుకుతాం స్వామి. చివరగా విష్ణు సేవకులు అంటూ ఉన్నారు ఇట్లా, సంచిత విప్రశాపమున చండ నిశాచరుడైన వీని శిక్షించుట కీడు కాదు కృపచేసితివి ఈశ్వర. భక్తితోడు సేవించిన కంటి వైరమున వేగము చేరగవచ్చు నిన్ను నీ అంచిత నాదసింహత నువ్వు అద్భుతము ఆపదమాసిరందరు. ఆ విప్రశాపంతో సనక సనందనాథుల యొక్క శాపము చేత ఇలా అయ్యాడు. ఇతడిని శిక్షించడము నువ్వు దయతో చేసిన పని, భక్తితో కంటే వైరముతో నిన్ను త్వరగా చేరుకోవటానికి ఇలా చేశాడు సుమా. చేరుకుంటాడు కూడా కనుక చాలా అద్భుతమైనటువంటి నీ నారసింహ తను ఉన్నదే విగ్రహము స్వరూపము చాలా అద్భుతం స్వామి, ఎక్కడ ఇంతకు ముందు లేదు, భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అటువంటి దివ్య మంగళ విగ్రహము కలిగినటువంటి నీవు అందరి ఆపదలు కూడా బాపావు అని విష్ణు సేవకులైనటువంటి ఆ ముక్త పురుషులు, పార్షదులు వీరందరూ స్తోత్రాలు చేశారు. ఇట్లు బ్రహ్మరుద్ర ఇంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యులందరూ నడగలిగి అనేక ప్రకారంబులు వినుతించి రోష సంరంభ విజృంభమానుండైన నరసింహదేవుని దగ్గర విరచి లక్ష్మీదేవి పిలిచి ఇట్లనిరి. వీరందరూ కూడా ఎడగలిగి అంటే వేరువేరుగా, ఏదో సోషల్ డిస్టెన్స్ అన్నమాట, అలా వేరువేరుగా ఉండి ప్రార్థనలు చేసి ఏమీ ఫలితం పొందలేదు. ఆ విజృంభించి రంకెలు వేస్తూ ఉన్నాడు నారసింహదేవుడు. అందుకని లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి అన్నారట వీళ్ళందరూ కూడా, అమ్మా హరికిం బట్టపు దేవి విహరి సేవా నిపుణమతివి, హరిగతివి సదా హరిరతివి, నీవు సని నరహరి రోషము డింపవమ్మా హరివర మధ్య. అమ్మా హరికి పట్టపు రానివి నీవు, నీవు తప్ప ఎవరు చేయగలరు, ఇంకా శాంతింపచేయి తల్లి అంటే మహోత్కంఠతో నా కలకంఠి నరకంఠీరవుని ఉపకంఠంబునకు జని ఆ ఉత్సాహంతో వచ్చింది ఆ కలభాషిణి ఆ తల్లి. మధురమైన పలుకులు పలికే అమ్మ ఆ నరకంఠీరవుని ఉపకంఠం సమీపానికి వచ్చి చూసిందట. చూసి చూస్తే ఎలా ఉంది, ప్రళయార్కబింబంబు పగిదిన్నున్నదిగా నిన్నెమ్మోము పూర్ణేందు నిభము కాదు, శిఖిశిఖా సంఘంబు చెలువు చూపెడు కాని చూట్కి ప్రసాద భాసురము కాదు, వీర రౌద్రాద్భుతావేశమొప్పెడు గాని భూరి కృపాడ సస్ఫూర్తి కాదు, భయద దంష్ట్రాంకుర ప్రభలు గప్పెడు గాని దరహసితాంబు జాతంబు కాదు, కఠిన నఖర నృసింహ విగ్రహము గాని కామినీ జన సులభ విగ్రహము కాదు, విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన కన్నదియు కాదు భీషణాకారమనుచూ. తొంగి చూస్తే ఎలా ఉంది, మహాభయంకరంగా ఉందమ్ము. ఇదేమిటిది, ప్రళయార్క బింబం ప్రళయకాలంలో సూర్యునిలాగా ఉన్నది తప్ప చంద్రునిలాగా ఏం లేదు, అగ్ని జ్వాలలు కమ్ముతూ ఉన్నది, వీరము రౌద్రము అద్భుతము ఇన్ని రసములతో ముప్పిరిగొని ఉన్నది, కానీ కృపారసము ఎక్కడా కనపడతలేదయ్యా, చిరునవ్వంటూ లేదు, నా వల్ల కాదు, నేనెప్పుడు కూడా వినలేదు, ఆ విష్ణుమూర్తి కూడా ఎప్పుడు చెప్పలేదు, మహాభయంకరమైనదే. పల్లికిద్దన్న నిగమకము గున్ను పల్లికిన్న కడు నలిగివి బుడ్డు ప్రతి వచనములం బలుకడని నిలుచు శశిముఖి బలువిడి హృదయమున చనవు భయమును గదురన్. సర్వలఘు కందము మరల ఆమె వణికిపోతూ ఉంది దోదూయమానంగా అటు ఇటు గడగడ. అది పలికించాడైనా పలకించదాము అనుకుంటుంది ఏమో, అసలు మాట్లాడేటట్టున్నాడా, ఏవి బదులు పలికేటట్లు లేడే అని భయము చనువు రెండు కూడా ఉన్నాయి ఆమెకు. ఇట్లు నరహరి రూపంబు వారిజ నివాసిని వీక్షించి శంకించి శాంతుండైన వెనుక దగ్గరదైన చింతింపుచున్నా. ఇప్పుడు మనం ఏం చేరలేం, ప్రసన్నవదనుడైతే అప్పుడు పోగలం అని ఆమె సందేహిస్తూ ఉంటే, వారికి సంభవుండద్దేవుని రోషంబు నివారింపనితరుల కలవి కాదని ప్రహ్లాదుంజీరి ఇట్లనియే. ఇంకా ఇతరులు ఎవరు కూడా ఏమీ చేయలేరని ప్రహ్లాదుడితో అంటూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. తీండ్రమగు రోషమున మీ తండ్రి నిమిత్తమున చక్రి దారుణమూర్తిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి సీతలను చేసి దయసే ఇకదే. కనుక నువ్వేనయ్యా ప్రహ్లాద, కాస్త స్తోత్రం చేయి చల్లపరచవయ్యా అని నవ్వుగాకయని మహాభాగవత శేఖరుండైన బాలకుండు కరకమలంబులు ముకుళించి మంద గమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధి కింజని సాష్టాంగదండ ప్రణామంబులు చేసిన భక్త పరాధీనుండగున ఈశ్వరుండు ఆలోకించి కరుణాయత్త చిత్తుండై దగ్గరకు పోయాడు. నమస్కరించి నిలబడితే సాష్టాంగదండ ప్రణామం చేస్తే ఆ కరుణ అప్పుడు వచ్చిందట. చూసి ప్రాభవమొప్పనుత్కట కృపామతి అయి కదియంగజీరి సంశోభిత దృష్టి సంఘముల జూచుచు బాలుని మౌలియందు లోకాభినుతుండు వెట్టి నసురాంతకుడు ఉద్భటకాల సర్పభీతాభయదాన శస్తము అనర్గల మంగళహేతు హస్తము. నాభీహి నాభీహి భయపడుకునాయనా, భయపడుకు భయపడుకు, ఎన్ని బాధలు పడ్డావు నా కోసమై, వింతే కదా బాధ, నేను ఆలస్యం చేశానేమో నాయన, ప్రహ్లాద అని శిరస్సున చెయ్యి పెట్టి, ఇట్లు హరి కరస్పర్శంబున భయవిరహితుండును బ్రహ్మజ్ఞాన సహితుండును పులకిత దేహుండును సముత్పన్న సంతోష బాష్పశలిల ధారా సమూహుండును, ప్రేమాతిశయ గద్గద భాషనుండును, వినయ వివేక భూషణుండును, ఏకాగ్ర చిత్తుండును, భక్తి పరాయత్తుండునునై ఆ దేవుని చరణ కమలంబులు తన హృదయంబున నిలుపుకొని కరకమలంబులు ముకులించి ఇట్లని వినుతించే. పోయింది భయమంతా పోయింది ప్రహ్లాదుడికి. ఆ స్వామి దగ్గరకు తీసుకున్నాడు. ఆలస్యం చేశానేమో, ఎన్ని బాధలు పడ్డావయ్యా, అక్కడున్నాడు ఇక్కడున్నాడని తర్జిస్తూ ఉంటే ఏం బాధలు పడిపోయావు, ఆలస్యం చేశానా నాయనా, ఏమీ భయపడకు అంటూ ఉంటే అప్పుడు ఆయన్ని సంతోషంతో స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అమరులు సిద్ధులు సంయమేశ్వరులు బ్రహ్మాదులు సతాత్పర్య చిత్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ను తిసేయనోపరట నీ రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వన్యంపశక్తుండనే. స్వామి, ఇంతమంది అమరులు సిద్ధులు సాధ్యులు ఖచరులు ఖేచరులు ఇంద్రాది దేవతలు పరమశివుడు బ్రహ్మదేవుడు లక్ష్మీ మాత ఇంతమంది నిన్ను స్తోత్రాలు చేశారు, కానీ నేను నాకేం తెలుసు, అసలు నేను ఒక రాక్షస కుమారుడు బాలకుడిని, నేను నాకేమీ తెలియదయ్యా, చదువు లేదు ఏమీ లేదు, నేను ఏమి స్తోత్రం చేయగలను స్వామి నిన్ను, తపమును వంశము తేజమును శృతము సౌందర్యంబును జోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములు నిష్టాబల ప్రజ్ఞలు జపయోగంబులు చాలవు ఈశ్వర భవత్సంతుష్టికై దంతి యూధపు చందంబున భక్తి సేయవలయు తాత్పర్య సంయుక్తుడై. కానీ నిన్ను మెప్పించాలంటే ఏం సరిపోతుందయ్యా, ఈ దేవతల దగ్గర ఉన్నది ఏది చాలలేదు, తపము చాలదు, వంశములే గొప్ప వంశం అంటే చాలదు, నా పరాక్రమము, నేను పండితుడిని, నేను అందగాడిని, నేను ఏ పనైనా చేయగలను, మహాజ్ఞానిని, ఇలాంటివి ఏమీ చాలవయ్యా, నీ సంతుష్టికి దంతి యూధపు చందమ్మున ఆ గజేంద్రునిలాగా భక్తి ఒక్కటి సరిపోదు సుమా. అమల జ్ఞాన సుదాన ధర్మరితి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపోను సూయల కడున్ దర్పించు ధాత్రీ సురోత్తము కంటెన్ స్వపచుండు ముఖ్యుడు మనోర్ధ ప్రాణవా కర్మముల్ సమతన్ నిన్ను నయించనేని నిజ వంశశ్రీకరుండవూతుది. జ్ఞానము దానము ధర్మరతి సత్యము క్షాంతి యజ్ఞములు చేయటము తపస్సులు చేయటము సుగుణములు కలిగి ఉన్నటువంటి నీ భక్తి లేనటువంటి బ్రాహ్మణుని కంటే, గర్వించి కులంతో గొప్పవాడనని గర్వించే బ్రాహ్మణుని కంటే స్వపజుడు నీ భక్తి కలిగినట్లయితే కుక్క మాంసం తినేవాడే గొప్పవాడు సుమా. అతడి వంశము చాలా గొప్పగా కీర్తి ప్రతిష్టలు పొందుతుంది. అజ్ఞుండు చేసిన ఆరాధనముల చేపట్టడీశ్వరుడు కృపాలుడగుట చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు నర్ధంబులే కొన్ననతడు పూర్ణుడైన నర్ధములు ఈశ్వరార్పణంబులుగా చేయుట ధర్మంబు శేషనేని అద్దంబు చూచిన నలికలలామంబు ప్రతిబింబితంబగు పగిది మరలర్ధములు దోచుగా ఉన్న అధిక బుద్ధి భక్తి సేయంగవలయును భక్తి కాని మెచ్చడర్ధంబుల సగెడు మేరలందు పరమకరుణుండు హరిభక్త బాంధవుండు. ఆ భక్త బాంధవుడైనా దేనికి కూడా ఏమాత్రము కూడా వశము కాడు సుమా. ఆయన దయామయుడు, ధనము లేకపోయినా ఏం బాధ లేదు, ధనము కలవాడు, ఆ ఈశ్వరార్పణముగా చేయాలి ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉంటే అతడికి అద్దములో ప్రతిబింబించినట్లుగా మన ముఖము మళ్ళీ ధనమే వస్తూ ఉంటుంది. వాటిని మరల చేస్తూ ఉంటాడు సుమా. కనుక అధిక బుద్ధితో భక్తి చేయాలి. అలా చేస్తే వీటితోనే మేము చేస్తాం, వీటితోనే మేము చేస్తాము అని అంటే భక్తి లేకుండా చేస్తే ఏమీ ఫలితం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఈశ్వరార్పణంగా చేసినప్పటికీ కూడా భక్తితో కూడా చేయాలి, అది ప్రధానము అంటూ ఉన్నాడు ఈయన. కావున నల్పుడ సంస్తుతి కావించద వెరపులేక కల నేర్పునన్ నీ వర్ణనమున ముక్తికి పోవున విద్యను జయించి పురుషుడు అనంత. నేను అల్పుడనయ్యా, నేనేం చేయగలను, నీ వర్ణన చేత అవిద్యను జయించిపోతా. సత్వాకరుడవైన సర్వేశ నీ యాజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదులు అమరులు భయముందుచున్నారు నీ భీషణాకృతి నేడు చూచి రోషంబుమాను నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములు గాని భీతికరములు కావు లోకములకు వృశ్చిక పన్నగముల భంగి భయము చేయున సురమర్దించితివి సాధు హర్షమయ్యే అవతరించిన పనిదీరే అలుకయేలా కలుషహాదివి సంతోషకాదివగుచు నిన్ను దళతురు లోకులు నిర్మలాత్మా. స్వామి, నీ ఆజ్ఞతో లోకాలను పాలించే బ్రహ్మాది దేవతలు భయపడిపోతూ ఉన్నారు ఇప్పుడు. కనుక నీవు లోకానికి భయించేసేటటువంటి దుష్టరాక్షసుడిని, పాములు అలాగే తేళ్లలాగా భయం కలిపేటటువంటిది దుర్మార్గుడైనటువంటి వారిని నశింపచేశావు స్వామి. కనుక సంతోషంగా హాయిగా ప్రసన్నుడుక ఖరదంష్ట్రాభృకుటీ సటానఖయు ఉగ్రధ్వానయుందక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయుభాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూసినే వెరవ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు చూడండి స్వామి. నీ భయంకరమైనటువంటి నీ యొక్క జడలు, అలాగే నీ గోరులు, నీ యొక్క గర్జనలు, వాటికి ఈ వేసుకుని ఉన్నవి బయట ప్రేగులు వేసుకున్నావు, ప్రకాశించి అగ్నిగోళముల్లాగా మండేటటువంటి కన్నులతో చూస్తూ ఉన్నావు ఇటువంటి నరసింహాకృతి. నేనేం భయపడమయ్యా చూసి, మరి దేనికి భయపడతాను అంటే పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారద వాగ్నికిన్వెరతూ. మహాభయంకరమైనటువంటిది, దాటటానికి సాధ్యం కానటువంటిది, మొయ్యటానికి వీలు కానిది, విడిచిపెట్టలేము, దాటలేము, మొయ్యలేము. సంసారం అనేటటువంటిది సుమ, ఇది ఒక దావాగ్ని, భయంకరమైనటువంటి అడవిలో చుట్టేసినటువంటి అగ్ని సుమ ఇది సంసారము. దీనికి భయపడతా స్వామి, కనుక నన్ను నీ పాదముల యందు చేర్చుకోవయ్యా అని చెప్పి నమస్కరించి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. హరి హరి హరి హరి అంటూ స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా మిగిలింది తర్వాత చూద్దాం. జై శ్రీరామ్. శ్రీకృష్ణ శరణం మమ.